అసృజత సృష్ట ఇంద్రాగ్నే అమాగోహతాగుంసోచాయ ప్రజాపతిరింద్రాగ్నే ప్రజా అపాక్షతమితి సచేతమయేంద్రాగ్నమేకాదశకపాలమవశ్యత్తన్నిలపవర్తావస్మై ప్రజాప్రాసాదయతామింద్రాగ్నేవాదే తస్య ప్రజామపగోహతో జోలం ప్రజాదేశం ప్రజాన్న విందత ఐంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపేత్ ప్రజాకామయింద్రాగ్నే ఏవస్యేన భాగధే జైనోపధావతి తావేవాస్మై ప్రజాం ప్రసాధయతో విందతే ప్రజామేంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపేత్ స్వర్ధమాన క్షేత్రే వాసదాజేషుమేంద్రాగ్నేవస్వేనోపధావతిభ్యామేవేంద్రియం వేంద్రియం భ్రాతృభుజస్ వృందేమి పాత్మనా భ్రాతృభుజేన జగత్ భవాదే తస్మాదింద్రియం వేంద్రియం గ్రామధియస్ సంగ్రామముపప్రజాత్యైంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపేత్ సంగ్రామముపప్రజాస్యమింద్రాగ్నేవస్వేనాగత జనోపధావతిస్మిన్నింద్రియం వేర్యం ధత్త సహేంద్రిజేణ వీర్యేణోపప్రజాధిజయతికం సంగ్రామం వివారేషయింద్రియేణ వీర్యేణ ధతేజ సంగ్రామం జయత్యేంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపేత్ సంగ్రామం చిత్రేంద్రాగ్నేవస్వేన భాగతే స్మిన్నింద్రియం వీర్యం ధత్తోనేంద్రియేణ వీర్యేణ తస్మాదింద్రియం వీర్యం క్రామదిగజేతి జనతామేంద్రాగ్నమేకాదశకపాలం నిర్వపే జనతామేష్యంగ్రాగ్నేవస్వేన భాగతే జనోపధావతిస్మిన్నింద్రియం వీర్యం ధత్త సహేంద్రియేణ వీర్యేణ జనతామేది ఔష్ణం చరుమణ నిర్వపేత్ పౌషావానింద్రియస్ వీర్యశ్చానుపదాభూషణమేవస్వేన భాగతే జనోపధావతి సదేవాస్మానింద్రియం వీర్యమనుప్రయచ్చతి క్షేత్రపత్యం చరుం నిర్వపేత్ జనతామాగత్యేయం వై క్షేత్రస్య పతిరస్యామేవ ప్రతిష్ఠత్యైంద్రాగ్నమేకాదశకపాలముపరిష్టాన్ నిర్వపేదస్యామేవ ప్రతిష్టాదేంద్రియం వీర్యముపరిష్టాదాత్మం ధత్తే అగ్నదేవ శిరుదే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యోదశమోర్ణమాస జాజీ సన్నమా భాస్యాం వావోర్ణమాసీం వాది పాదయేత్పథో వాదేశోధ్యపసేనయతి యోదశమోర్ణమాస జాజీ సన్నమా భాస్యాం వావోర్ణమాసీం వాది పాదయత్యగ్నిమేవ శిరదగ్నిశ్రేణ భాగేనోపధావదశ దేవైనమపథాత్మన్థామపి నయత్యనడ్వా దక్షిణావహీష్యేట సమృద్ధ్యా అన్నలే వ్రతపదజ పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యాహితాగ్న్యసన్న వ్రతమివచరేదగ్నిమేవ వ్రతపదిగ్స్వేన భాగతే జైనోపథావతి సదేవైనం వ్రతమానం భగతి వ్రజ్యా భవత్యగ్నదే రక్షోర్ణే పురోడాశమష్టాకపాలం నిర్వపేద్యగుం రక్షాగుం సచేదన్నగ్నిమేవ రక్షోహమగ్స్వేన భాగతే జైనో పథావతి సదేవాస్మాద్రక్షాగస్వహంది నిశితాన్నిర్వపే నిశితాగుంభేషాగుం ప్రేరతే సంప్రేర్ణాన్యేనాని హి పరిశ్రజే జాజదే వృక్షసామనం వచారాజక్షోనీయాన వాక్యే భవతో రక్షసాగస్తృత్యా అగ్నే రుద్రవదే పురోడాశమష్టాకపాదం నిర్వపే అభిచరం నేషా వాహస్ రుద్రస్తస్మాదేవై నమావృష్టజిరాజగాత్రిమాచ్చత్యగ్నజే సులభిమతే పురోడాశమష్టాకపాదం నిర్వపేద్యస్య గావో వా పురుషా వా ప్రమీదే గణయో వాభిజాదేశా వా అస్తి భేషజ్జాతనోర్జత్ సులభిమతే తదేవాస్మై భేషజం కరోతి సులభిమతే కలిపోజే గంధశ్చాపహజ్జా అగ్నజే క్షామపదే పురోడాశమష్టాకపాదం నిర్వపే సంగ్రామే సంయత్వే భాగధేదే నైవైనగం సమహిత్వా పరానభినిర్దిశతియమవరేషాం విచ్ఛంతి దేవతి సజం వరేషాం వసమీనతే జగదితకం సంగ్రామభివాదేశదేతానుచ్ఛడియేషాం పూర్వాపరా అన్వంచ ప్ర సమేయం దే పురుషాహుతర్భ్యస్యమాగపాలంగర్వమేద్భాగేనైవైనకముషమయేషాంబురాజుషోపలక్రమేయతేభిపాయేషరేతస్యగృహాన్నహత్యగ్నరేక్షామపదే పురోడాశమష్టాగపాలంగర్వమేద్భాగేనైవైనకుంశమయదినాస్యాపరం గృహాన్నహతే అగ్నరే కామాయ పురోడాశమష్టాగపాలం నిర్వవేద్యం కామో నోపనమేదగ్నిమేవ కామగ్రస్మేణ భాగభేదేనోపధామది సదేవేనం కామేన సమర్థయత్యుపైనం కామో నమత్యగ్నరేష్ఠాయ పురోడాశమష్టాగపాలం నిర్వవేత్ స్వంధమానః క్షేత్రే మాసజాతేషు వాగ్నిమేవ జపిష్ఠగ్రస్వేన భాగభేదేనోపధామది సేనైవేంద్రియం వీర్యం భాద్రుయస్య ్రాదృజేణ జగదేష్టాయ పురోడాశమష్టాగపాలంగర్వమేదమానోగ్నిమేవష్టగ్రస్వేన భాగేనోపధావతి సదేవాస్మాద్రక్షాగుంశయపజదినైనభిచరన్స్మదేగ్నరాయుష్మదే పురోడాశమష్టాగపాలం నిర్వమేద్యః కామజేన సర్వమాయుర్యామిత్యగ్నిమేవాయుష్మంతగ్రస్వేన భాగేనోపధావతి సదేవాస్మిన్నాజంతర్వమాయుర్యజ్ఞాతవేదసేపురోడాశమష్టాగపాలం నిర్వమేద్భూతికామోగ్నిమేవ జాతవేద సద్గస్వేన భాగేదేనోపధావతి సదేవైనం భూతింగమయతి భవత్యేవాగ్నదేరుక్మదేరోడాశమష్టాగపాలం నిర్వమేద్యుక్కామోగ్నిమేవ రుక్మం తగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్భుజం దాదిరోషతదేవాగ్నదేతేజస్వదే పురోడాశమష్టాగపాలం నిర్వమేద్యేజస్వామోగ్నిమేవ తేజస్వం తగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్ తేజో దాదిరేజస్వేవ భవద్గ్నదే సాహంజాయ పురోడాశమష్టాగపాలం నిర్వమేత్ శ్రీక్షమాణోగ్నిమేవ సాహంజగ్స్వేన భాగేదేనోపధావతి సహదేనగం శ్రీక్షతే అగ్నజేన్నమదే పురోడాశమష్టాగపాలం నిర్వవేద్యః కామజేతాన్నవాన్ శ్రామిత్యగ్నిమేవాన్నమంతర్గస్వేన భాగేదేనోపధావతి సదేవైనమన్నమంతం కరోత్తన్నమానేవ భవద్గ్నజేన్నాదాద పురోడాశమష్టాగపాలం నిర్వవేద్యః కామజేతాన్నాద శ్రామిత్యగ్నిమేవాన్నాదగ్స్వేన భాగేదేనోపధావతి సదేవైనమన్నాదం కరోత్ నాదరేవ భవద్గ్నజేన్న పదలే పురోడాశమష్టాగపాలం నిర్వమేద్యః కామలేదాన్నపది శ్యామిత్యగ్నిమేవాన్నపదిగ్యస్వేన భాగేదేనోపధావతి సదేవైనమన్నపదిం కరోత్యన్నపదిరేవ భవద్గ్నదేవమానాన పురోడాశమష్టాగపాలం నిర్వమేదగ్నదేవావగాదాగ్నదేశు సదేజ్యోగామయా వేగదగ్నదేవమానాయ నిర్మపది ప్రాణమేవాస్మిన్వేన దగ్నదేవాగదవాసమేవాస్మిన్ దగ్నదేశుతాయుదేవాస్మిన్ నిర్వవేచ్చుష్కామోగదగ్నదేవమానాయ నిర్వపది ప్రాణమేవాస్మిన్ దగ్నదేవాగదవాసమేవాస్మిన్ దగ్నదేశుతేక్షుదేవాస్మిన్ తృగవ్యంధో భవతి ప్రైవ పశ్యత్యగ్నదే పుత్రవదే పురోడాశమష్టాగపాలం నిర్వవేదింద్రాయ పుత్రణే పురోడాశమేకాదశగపాలం ప్రజాగామోర్ణిరేవాస్మై ప్రజాం ప్రజనయేధామింద్ర ప్రయచ్చద్దగ్నదే రసవదే చక్షీరే చరం నిర్వవేద్యః కామదే నరసవాచ్ఛామిత్యగ్నిమేవ రసవంతగ్స్వేన భాగేదేనోపధావతి సదేవై నగుం రసవంతం కరోతి రసవానేవ భవద్గజక్షీరే భవత్యాగ్నేనైవాదేశాయ తజా సాక్షాదేవ రసమవరుంధేగ్నదేవ సుమదే పురోడాశమష్టాగపాలం నిర్వవేద్యః కామదే నరసవాన్ శ్యామిత్యగ్నిమేవ వసుమందర్గస్వేన భాగేదేనోపధావతి సదేవైనం వసుమందం కరోతి వసుమానేవ భవద్గ్నదేవాదిశదే పురోడాశమష్టాగపాలం నిర్వమేత్ సంగ్రామే సంయత్వాజం వాషేషయ్రామం జగేషు వై దేవాజసమేవాజసమస్వేన భాగధావతి వాజగృహండి వృత్రం జగజితం సంగ్రామసో అగ్నిమన నిర్దిష్టభాగో వారేతజోరణ్యో నిర్దిష్టభాగోన్యస్తౌ సంభవందౌ యజమానమభి సంభవత సరేశ్వర ఆత్మార్యదగ్నజయే నిర్వపది భాగచైనౌ సమయమానోగ్నేష్మదేవరోగాశమష్టాకపాలన్నర్వేద్యస్యాగ్నిరుద్ధృతోహుతేగ్నిహోత్ర ృత్యాహస్తానగాగతమతిపూర్వృగతేమపరాభ్యుత్తాన్నేవృక్షాణాని సన్నిధానమన్సేప్రథమే అన్య స్వాద్యో నేరథిజాతవేదా సకారత్రుజాదృష్టుభాజగ్రాదేభ్యోహవ్యం వహన ప్రజానన్యతి సందోషరేవైన స్వాద్యో జ్యోతిష్మదేవాస్యోతిపరాపతితం తదేవాపరుంధే వైశ్వానరం ద్వాదశకపాలం నర్వపేద్వారుణం చరుందధిగ్రామణే చరమభి సస్యమానోద్వైశ్వానరో ద్వాదశకపాలో భవతి సంవత్సరో వా అగ్నిర్వైశ్వానర సంవత్సరేణైవైనజ్ఞస్పదయత్యపపాపం వర్ణగృంహదే వారుణేణైవైనం వరుణపాశాన్మంచది దధిగ్రావణ్యా పునాదిహిరణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాద్యేవైన మాధ్యమస్యాన్నం భవత్యే సంవత్సరో వారేత్యాశాంతోజోని ప్రజాదే పశూనాన్నోలం ప్రజాదే సంభుజాన్న విందదేగద్వైశ్వానరో ద్వాదశకపాలో భవతి సంవత్సరో వా అగ్నిర్వైశ్వానర సంవత్సరమేవ భాగేన శమయతి సోస్మై శాంతస్మాద్యోనే వారుణేనైవైనం వరుణవాసాన్ముంచిత్రావణ్యం దక్షిణా పవిత్రం వై హిరణ్యం పునాద్యేవైనం విందలే ప్రజాం వైశ్వానరం ద్వాదశకపాలం దర్వపేద్పుత్రేషాదేలష్టాకపాలో భవతిగాయత్రియైవైనం బ్రహ్మవర్చసేన పునాదిజన్నవకపాలస్త్రిమదైవాస్మిన్ తేజోదధాదిగప్తశకపాలో విరాజైవాస్మిన్నన్నా ైవాస్మింద్రిగం తథా దిగద్వాదశకపాలో జగజ్జైవాస్మిన్ వశోన్ తథా దిగస్మిన్ జాతజేతామిష్ట్యన్నర్వపది భూతరేవతేజస్ంద్రియావేష్మాన్భవత్యపవాదేషుమర్గాకాచ్ఛిద్యోదశపూర్ణమాస జాతి సన్నమావాస్యాంబాలోన్నమాసేంబాదివాదయసువర్గాలి లోకాయ విద్యేదే వైశ్వానరం ద్వాదశకపాలం నిర్మవేదమాభాస్యాంబావోన్నమాసేంబాదివాద్య సంవత్సరో వా అగ్నిర్వైశ్వానర సంవత్సరమేవాసో సంవత్సరమేవాస్మా ఉపదధాదిసు వర్గస్థ లోకస్థ సమష్ట్యా అసో దేవతా దేవాన్వారభ్యసువర్గం లోకమేది వీరహావాష దేవానాయోగ్నిముద్వాసయతేన వాదేతస్య పురాణమక్షన్నాగ్నేరమష్టాకపాలం నర్వపేద్వైశ్వానరం ద్వాదశకపాలమగ్నిమద్వాసయిష్యనగరష్టాకపాలో భవత్యష్టాక్షరాగాలక్రేగాలక్రోర్జావానేవాగ్నిస్తస్మాదిక్షంకరోత్యథోజాజనయ్యతే వశంకరో తాదృగేవ తద్వాదశకపాలో వైశ్వానరో భవతి ద్వాదశమాసాః సంవత్సర సంవత్సర ఖలు అగ్నేర్యోనిస్వామే వైణయ్యోనింగ్రామయ్యాద్యమస్యాన్నం భవతి వైశ్వానరం ద్వాదశకపాలం నిర్మపేన్మానుదగం సప్తకపాలం గ్రామగామ ఆహవనీయే వైశ్వ వైశ్వాధరమధిశ్రయదిగారిహవద్దే మారుతం పాపవస్తసస్తమిధృత్యే ద్వాదశకపాలో వైశ్వాధరో భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరేణైవాస్మే సజాతాభిశ్చావయని మారుతో భవతి మరుతో వై దేవానాం విశోదేవ విషేణీవాస్మై మనుష్య విషమవరుంధే సప్తకపాలో భవతి సప్తగణా వై మరుతో దేవాస్మై సజాదానవరుంధే నోక్ష్యమాన ఆసాదగతి విషమేవాస్మా అనువద్మానం కరోతి ఆదిత్యం చరందరుపమేత్ సంగ్రామముపక్రజాస్యం నిజం వా అదిరస్యామేవ పూర్వే ప్రతిష్టం దివేష్వాగరం వా దశకపాలం నర్మపేదాయతనం గత్వా సంవత్సరో వా అగ్నిర్వేష్వాగర సంవత్సర ఖలు వై దేవానామాయతనమే తస్మాద్వా ఆయతనాద్దేవా అసురాన చ జనయద్వైష్వాగరం వా దశకపాలం నర్మపది దేవానామేవాయతనయత జగద్దితకం సంగ్రామేతస్మిన్ వా ఏతౌ ప్రజాతేజో విద్విషాణజోరం నమత్తి వైష్వానరం వా దశకపాలం నర్వపేద్ విద్విషాణజోరం నందగ్ధ్వా సంవత్సరో వా అగ్నిర్వైష్వానర సంవత్సర స్వరితమేవాత్తినాస్మిన్ ప్రజాతే సంవత్సరాయ వా ఏతౌ సమమా తేజౌ సమమా తేజజో రజః పూర్వోభిదృహ్యదిగం వరుణో గృహ్ణాది వైష్వానరం వా దశకపాలం నర్వ సమమానయో పూర్వభిద్రుహ్య సంవత్సరో వా అగ్నిర్వైష్వానర సంవత్సరమేవా నిర్వరుణం వరస్నాదభిర్యనైనం వరుణో గృహ్ణాధ్యాయం వారేష ప్రతిగృహ్ణాది జోగిం ప్రతిగృహ్ణాది వైష్వానరం ద్వాదశకపాలం గర్వభేదభిం ప్రతిగృహ్య సంవత్సరో వా అగ్నిర్వైష్వానర సంవత్సర స్వరితాయమ ప్రతిగృహ్ణాదినాం ప్రతిగృహ్ణాత్యాత్ ృహ్యశ్వం వా పురుషం వాయేష్వానరం ద్వాదశకపాలం నర్మవేదు భజాదత్ప్రతిగృహ్య సంవత్సరో వా అగ్నిర్వైష్వానర సంవత్సర స్వరితమేవాదిగృహ్ణాదినాత్మనో మాత్రమాప్నోది వైశ్వానరం ద్వాదశకపాలం నర్మవేత్ సనివేష్యన్ సంవత్సరో వా అగ్నిర్వైష్వానరో యదా ఖలు వై సంవత్సరం జనతాయాచరత్యసనార్ఘోభవతి యద్వైష్వానరం ద్వాదశకపాలం గర్భపతి సంవత్సర సాదామేవ సనిమభిప్రచ్యవదేదానగామాస్మై ప్రజాభవంతి యో వై సంవత్సరం వయుజ్జనమిందత్యప్పదిష్ఠానో వై సభవత్యేతమేవ వైష్వానరం పునరాగత్య నిర్వవేద్యమేవ ప్రజుందేతం భాగభేదేన విముంచతి ప్రతిష్ఠిత్యేది రాజస్వోత్తమాంగామాజేత్తాం భ్రాతృభుజాజ ప్రహిణుజాన్యరతిమేవాస్మై ప్రహిణోతి ఐంద్రం చరం నర్వపేత్ పశుకామ ఐంద్రా వై పశవరింద్రమేవ స్వేన భాగేనోపధాపతి సదేవాస్మై పశోన్ ప్రయచ్చతి పశుమాదేవ భవతి సరుద్భవతి స్వాదేవాస్మై యోనే పశోన్ ప్రజనయతీంద్రాజేంద్రియాపదే పురోడాశమేకాదశకపాలం నర్వపేత్ పశుకామయింద్రియం వై పశవరింద్రమేవేంద్రియావంతగ్యుస్వేన భాగేనోపధాపతి సదేవా స్మానింద్రియం వయోన్వయచ్చతి పశుమానేవ భవదేంద్రాజకర్మపదే సమేకాదశకపాలం నర్వపే బ్రహ్మవర్చసకామా బ్రహ్మవర్చసం వై కర్మయింద్రమేవ కర్మవంతగ్స్వేన భాగేదేనోపధాపతి సదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్తేవ భవదేంద్రాజార్కపదే పురోడాశమేకాదశకపాలం నర్వపేదన్నకామోర్గో వై దేవానా అన్నమింద్రమేవార్కవం దగ్గుస్వేన భాగభేదేనోపధాపతి సదేవాస్మా అన్నం ప్రయచ్చత్యన్నాదేవ భవదీంద్రాజ కర్మపదే పురోడాశమేకాదశకపాలం నర్వభేదింద్రాజేంద్రిజాపద ఇంద్రాజార్కపదే భూమికామోనింద్రాజ కర్మపదే నర్వపది శిరదేవాశ్రుతేన కరో దయదింద్రాజేంద్రియాపద ఆత్మానమేవాశ్రుతేన కరో దయదింద్రాజార్కపదే భూతదే దేవాన్నాద్యే ప్రతిష్ట విభవద్దేవేంద్రాయాగం హోముచే పురోడాశమేకాదశకపాలం పాప్మా వా అగం హరింద్రమేవాగం హోముచగ్స్మేణ నోపధావతి సదేవైనం పాప్మనోగం హసోమంచదేంద్రాయ వై మృథాయ పురోడాశమేకాదశకపాలం నిర్వేద్యమృథోభిప్లవేరం రాష్ట్రాణి బాధి సమియుగింద్రమేవ వై మృథగ్స్మేణ భాగచేనోపధావతి సదేవాహంతేంద్రాయ రాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్ధో వాపరియత్తోపేంద్రమేవత్రాతారగ్స్మేణ భాగచేదేనోపధావతి సదేవైనం రాజదగింద్రాయార్కాశ్వమేధవదే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యం మహాయజ్ఞో నోపనమేదే మై మహాయజ్ఞస్యాంచేతనూర్గర్కాశ్వమేధావింద్రమేవార్కాశ్వమేధవం దగ్గస్మేణ భాగచేదేనోపధావతి సదేవాస్మాంతతో మహాయజ్ఞో నోపనమేదే మై మహాయజ్ఞస్యాంచేతనూర్గర్కాశ్వమేధావింద్రమేవార్కాశ్వమేధవం దగ్గస్మేణ భాగచేదేనోపధావతి సదేవాస్మాంతతో మహాయజ్ఞం చావయత్యుపైనం మహాయజ్ఞో నవతి ఇంద్రాజాన్వచవే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్వామకామయంద్రమేవాన్వచుగ్స్తేన భాగభేదేనోపధావతి సదేవాస్మై సజాతాననుకాంగరోది గ్రామ్యేవ భవతీంద్రాణ్యే చరణ్యనుపేద్యస్య సేనాసకంసితేవస్యాదింద్రాణీ వై సేనానీ దేవతేంద్రాణీ మేవ స్వేన భాగభేదేనోపధావతి సైవాస్య సేనా ల్పజానపేద్మే సన్నేద్ధృష్టం నాణ్యమే హతో బల్బజాపుదతిష్టం గవామే వైరన్యాయమేదయతీంద్రాయమన్యమే మనస్వదే పురోడాశమేకాదశకపాలం నిర్వపేత్ సంగ్రామే సంయప్తజింద్రియేణ వై మన్యునా మనసా సంగ్రామం జయతేంద్రమేవ మన్యుమంతం మనస్సంతగ్స్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్ ఇంద్రియం మన్యం మనోదాదిగం సంగ్రామేతామేవ నిర్మవేహతమనా స్వయం వాపజిభస్యాదేతానిస్మాదపక్రాంతాన్యశేష హతమనా స్వయం వాపజింద్రమేవ మన్యమందం మనస్వంతగ్స్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్నింద్రియం మన్యం మనోదాదిన హతమనా స్వయం పాపో భవతీంద్రాయ దాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యః కామదే ప్రదాన కామామే ప్రజాశ్రుతీంద్రమేవ దాతారగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మై దాన కామా ప్రజాః కరోతి దాన కామాస్మై ప్రజా భవంతేంద్రాయ ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం నిర్వపేద్యస్మై ప్రత్తమివ సన్న ప్రదీయతేంద్రమేవ ప్రదాతారగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మై ప్రదాపజలేంద్రాయ సూత్రాంనే పురోడాశమేకాదశకపాలం నిర్వపేదపరుద్ధో వావరుద్ధమానో వేంద్రమేవ సూత్రామాణగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవైనంద్రాయతేన పరుద్ధో భవతీంద్రో వై సదృంగేవతాభిలాసేత్ సనాజామృతమగచ్చత్స ప్రజాపదముపాధావత్తస్మాదేతమేంద్రమేకాదశకపాలం నిరపత్తేనైవాస్మిన్నిందిలమదాచ్చక్వలీయాజ్యానువాగ్యే అకథోద్వజ్రో వై శక్వలీ సదనం వజ్రభూత్యా ఐంధసోభవత్సోభిభేద్భూతః ప్రమాధక్ష్యతీతి స ప్రజాపతిం పునరుపాధావత్స ప్రజాపతిశక్వల్యాధిరేవేంద్రమిమీదశాంత్యాప్రదాహారిలోలగ్స్మాదేతమైంద్రమేకాదశకపాలం నిర్వపేదింద్రమేవస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్నింద్రియం దధాది దేవతీ పురోనువాక్యా భవతి శాంత్యాప్రదాహారిశక్వలీరాజ్యా వజ్రో వై శక్వరి సదేనం వజ్రో భూత్యాయింధే భవత్యేవ ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం నిర్వపేదభిచరన్ విష్ణుర్యజ్ఞోదేవతాభిశ్చైవైనయజ్ఞేన చాధికరది సరస్వత్యాజ్య భాగా భవతి వాగ్మై సరస్వతీ ఆచైవైనమభితరది వా బృహస్పత్యశ్చరద్భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవైనమభితరది ప్రతి వై పరస్తాదభిచరంతమభితరంది ద్వే ద్వే పురోనువాద్యే కరు జాతది ప్రయుజ్యా ఏతదైవ జేదాభితర్యమాణా దేవతాభిరేవ దేవరా ప్రతిచరది యజ్ఞేన యజ్ఞం వాచా వాచం బ్రహ్మణాభ్యం హస దేవతా శైవ యజ్ఞం చ మధ్యతో వ్యవసత్పతి తస్య నగుదశ్చ నో వాజాతో భవతి నైనమభితరం సర్వా దేవతా విష్ణుర్యజ్ఞోంచైవ విష్ణుం తస్మైన భాగచేదేనోపధావేవాస్మై యజ్ఞం ప్రయచ్చత ఉపేనైయజ్ఞానమత్రాగ్నా వైష్ణవం కృతే చరం నిర్వవేచ్చక్షుష్కామోగ్నేర్వై చక్షుషామనుష్యా విపశ్యంతి యజ్ఞస్య దేవా అగ్నిం చైవ విష్ణుం తస్మైన భాగచేదేనోపధావేవాస్మిన్ చక్షుర్భక్తశ్చక్షుష్మానేవ భవతి ేవాదేభద్రేజోగదాజమరుహస్తం దురామి సునాదేవాస్మై చక్షుః ప్రజనజలిమితే భవతి తేజో వైఘృతం తేజశ్చక్షుస్తేజసైవాస్మై తేజశ్చక్షరింధరింద్రియం వై వేదం రంగభ్రాదృర్యోగజమానో యజమాన స్యాద్ఫలకల్పామృతి నిర్వపేద్ధాదృర్యజమానేనాస్యేంద్రియం వీర్యం వృందే పురావాచ ప్రవదికో ృంగేతామస్య వాచం ప్రవదంతి మన్యా వాచో ను ప్రవదంతి తాయింద్రియం వీర్యం యజమానే సత్యాగ్నా వైష్ణవమష్టాకపాలం నిర్వపేద్వాదశ వనస్యాకాలే సరస్వత్యాజ్య భాగా స్యాద్భారహస్పత్యష్టలుజదష్టాకపాలో భవత్యష్టాక్షరాగాయత్రే గాయత్రం రాధస్య వనం రాధస్య వనమేవ ఆత్మోత్యాగ్నా వైష్ణవమేకాదశకపాలం నిర్వపేన్మాధ్యందినస్య శమనస్యాకాలే సరస్వత్యాజ్య భాగా స్యాద్భారహస్పత్యశ్చలుర్యదేకాదశకపాలోకపత్యేకాదశాక్షరాకృష్టప్రేష్టభం మాధ్యందినకం శవనం మాధ్యందినమేవ శవనం తేనాత్మోత్యాగ్నా వైష్ణవం ద్వాదశకపాలం నిర్వపేద్యదేజశమనస్యాకాలే సరస్వత్యాజ్య భాగా స్యాద్భారహస్పత్యశ్చతుర్విజద్వాదశకపాలో భవతి ద్వాదశాక్షరా జగతి జాగతం తృతేజశమనం తృతేజశమనమేవ తేనాత్మాదిదేవతాభిరేవ దేవతా ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం వాచా వాచం బ్రహ్మణా బ్రహ్మకపాలైరేవ ఛందాయ స్యాత్మాది పురోడాశైః సమనాది నేత్రావరుణమేకకపాలం నిర్వపేద్వశాదే కాలే నైవాసౌ ధాతృజస్య వశానో బంధ్యాసో ఏవైషైకస్యైకకపాలో భవతి నహి కపాలయేః పశుమర్హత్యాప్తుం సావాదిత్యోనంజరోచతస్మై దేవా ప్రాయశ్చిత్యమేచ్ఛం తస్మాదేతం సోమారౌద్రం చరం నిరపపంతే నైవాస్మిన్ద్రుచమదసర్యో బ్రహ్మమర్చసకామస్యాత్తస్మాదేతం సోమారౌద్రం చరం నిరపవే సోమం చైవ రుద్రం చ స్వేన భాగేనోపధావతి తావేవాస్మిన్ బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చస్యేవ భవతి నిశ్యాపూర్ణమాసేన రుద్రో వై దృశ్య సోమ పూర్ణమాస సాక్షాదేవ బ్రహ్మవర్చ సమవరుంధే పరిశ్రుజేలాజయతి బ్రహ్మవర్చసస్యేత్యై శ్వేతాలే శ్వేతవత్సాదే దుర్ఘం వసితమాజ్యం భవత్యాజ్యం ప్రోక్షణమాజ్యేన మార్జయం తేజావదేవాహం భవత్య సంవత్సర్వం కరోత్తి బ్రహ్మవర్చ సంగ్రయత విద్యాహులేశ్వరో దుశ్చర్మా భవితోరితి మా ఏకం చ మనురపదత్తద్భేదం భేదమేవాష్కర్మా భవిష్యామేతి సోమా పౌష్ణం చరంగర్వపేత్ సౌమ్యో వై దేవత పురుష పౌష్ణా పశపస్మైవాస్మై దేవత పశుభస్వచంగరో జనదుష్కర్మా భవతి సోమా రౌద్రం చరంగర్వపేత్ ప్రజాకామ సోమో వైర దోధా అగ్న ప్రజానా ప్రజనజిత సోమదేవాస్మై ప్రజానయలిందరే ప్రజా సోమారౌద్రం చరం గర్వేదరం సౌమ్యామే దేవత స్వాయాయ వైనం దేవతాదీ నిష్క్రీయ రుద్రాయాపి దధాతి భాజగాత్రిమార్చతి సోమారౌద్రం చరం గర్వేద్యోగామయా వై సోమం వాతస్తరసో గచ్చత్యగ్నిగంశరీరంగ్యోగామయతి సోమాదేవాసరసం నిష్క్రీణాత్యగ్నే శరీరముదగదీతా సుద్భవతి జీవత్యేవ సోమారుద్రయోర్వాదేతగ్రసితగం హోదా నిష్ఠితి శరీరేశ్వర శృణోతి సోమారౌద్రం చరం గర్వేద్య కామజస్మా ఆగతృందన జయమితి వేదం పరిగ్రహ్యాధమ్యాధన్నాథం పరిహితస్త్రీయాధన్నాథమిధ్వస్యాధ్యాధ్యాధన్న స్వదేవాస్మా ఆగతృందన ఐంద్రమేకాదశ కపాలం గర్వేన్మాలుతం సప్త కపాలం గ్రామకామకింద్రం శైవ మరుతశ్చ స్వేన భాగభేదేనోపధావత తదేవాస్మై సజాతాన్ ప్రగచ్చంతి గ్రామ్యేవ భవత్యాహమనీల ఐంద్రమధిశ్రగతి గాలిహపత్యే మారుతం పాపవస్తస్రవిధృత్తే సప్త కపాలో మారుతో భవతి సప్తక నామే మరుతో గణశ దేవాస్మై సజాతానవరుంధేనోచ్యమాన సాధగతి విషమేవాస్మా అనువత్మానం కరోత్రేతామేవేద్య కామర నక్షత్రాయ చ విశేష సమదం దధ్యామిత్యైంద్రస్యావద్యం బ్రోజాదింద్రాజానో బ్రోహేత్వాశ్రావ్య బ్రోజాన్ మరుతో నిచేతి మారుతస్యావద్యం బ్రోజాన్ మరుధ్వనో బ్రోహేత్వాశ్రావ్య బ్రోజాదింద్రైంద్రజేతి స్వదేవేభ్యో భాగధేయ సమదం దధాతి విదృగం ేతమేవేద్య కామదే దకల్పే రన్నితి యథాదే పదమపదాయచ్చాదే కల్పం దేవేంద్రమేకాదశకపాలం నల్పవేద్వైశ్వదేవం తాదశకపాలం గ్రామకామకింద్రం శైవ విశ్వాగిష్ట దేవాన్ శయన భాగభేదైనోపధావతి తదేవాస్మై సజాతాన్ ప్రగచ్చంతి గ్రామ్యేవ భవత్యేంద్రశ్చాపదాయైశ్వరేవశ్చావద్వేదశైంద్రస్యోపరిష్టానింద్రజేణైవాస్మా ఫలదస్తజాతాన్ పరిగృహ్ణాత్యుపాధార్య పూర్వజం వాసో దక్షిణా సజాతానాముపహిత్రి విష్ణుయై దుగ్ధే వైయంగమం శరం నర్వపేన్ మరుద్భ్యో గ్రామగామః విష్ణుయై వైపయసో మరుతో జాతాః విష్ణుయై ప్రియంగవామానుదాః ఖలు వై దేవత సజాతా మరుతదేవస్వానః నోపధావదితదేవాస్మే సజాతాన్ ప్రగచ్చంతి గ్రామ్యేవ భవతి ప్రియమదీయాజ్యాను భాగ్యే భవతః ప్రియమే వైనగం ద్విపదాపురోనువాక్యా భవతి ద్విపదేవా వరుంధే చతుష్పదాయాజ్యా చతుష్పదేవ పశోన వరుంధే దేవాసురా సంయక్తా సంతే దేవా మిథో విప్రియా ఆసంతేమ్యోన్యస్మై జ్యేష్టమానాశ్చతుర్థాగ్నామన్నగ్నర్వసుభిస్సోమరుద్రేంద్రవరుద్ధర్వరుణాదిత్యైస్త్రయంద్రప్రజాపతిముపాధావత్తమేతయాన్యాయాజనగ్నజే వసుమదేపురోడాశమష్టాగపాలమ్యరమపత్సోమాజరుద్రపదే శరమింద్రాయ మలుక్పదే పురోడాశమే దశకపాలం వరుణాయాదిత్యపదే జలం తపోవానింద్రం దేవాజ్యేష్ఠ్యాజాభ్యసమజానతయశ్రమాణేర్మిథో విప్రియస్యాత్మమేతయా సన్ సుమదేవోడాశమష్టాగపాలం నిర్మపేత్ సోమాయ రుద్రపతే చలమింద్రాయ మహిత్పదే పురోడాశమేకాదశకపాలం వరుణాయాదిత్రపతే చలమింద్రమేవైనం భోజం వేక్ష్యాయ సమానాభిసంజానదేవశిష్ఠ సమానానాం భవతి హిరణ్యగర్భాపోహయ ప్రజాపతే సవేదపుత్ర పితరగం సమాతరగం ససోదర్భువత్సభువక్కునర్మఘః సద్యామోర్ణోదంతరిక్షగం ససువస్స విశ్వాభువో అభవత్స ఆభవత్ ఉపదుర్గం చిత్రం సప్రత్నవర్ణవేదసాగ్నేః ద్యుమ్నేన సంయతా బృహట్టతం స భానునా ేతసస్వతస్వరిహస్తానోర్యాణి అగ్నిర్భవంతజిమతేనాగం సప్తాచక్రాణోమృతాని విశ్వా హిరణ్యవాణిమోదరేష విదారముపరే సేత్తా దేవతాపదం వామమద్దశ పితర్వామముశ్రో దివే దివే వామస్మభ్యగం సావీ వామస్వ హి క్షయస్తూరేరజాధిజావామభాజశ్యామ బలిత్సాపర్వదానాచ్ఛిద్రం బిభర్షి పృథివి రజా భూమి ప్రవత్వలి మన్హాజినోషి మహిని స్తోమాసస్వామిచారిణి ప్రతిష్టోభం దక్తుభిః ప్రజావాజం నహేషంతం పేరుమస్తర్జుని మృదోదరేణ సఖ్యా సచేదజో మానరిషేధర్యస్వమీతః అయ్య సోమోన్యస్మే తస్మాయింద్రం ప్రతిరమేణ్యక్ష పాపాహాంతమన్యస్తుమల ప్రభర్మాధునిశ్రిమే వాచ్ఛలమాగమృజేషే సోమో విశ్వాహాన్యదసామనానిర్వాగింద్రం ప్రతిమానాని దేభో ప్రసువాన సోమలితవిష్టికేతేంద్రాయ బ్రహ్మరమదగ్నిరచ్చన్నే క్షాయం దాసి సవసస్థులస్యాంతర్యచ్చగృణదే భద్రం నృగుంహ సమాధస్తే మదం చ సుష్మజం చ బ్రహ్మనరో బ్రహ్మకృతస్తపర్యన్ అర్కో వాయత్తులతే సోమచక్షాస్తత్రేదింద్రో దశతే వృత్సుతుల్యా వషక్తే విష్ణవాస ఆకృణామిదం మే దుషస్వశిఖవిష్టహవ్యం అర్థం దృత్వా సుష్ఠుతయోగిలో మే యూయం పాదస్వస్తిభిస్తాన ప్రదత్తే అద్యశిష్టనామాయశకం సామి వయునాని విద్వాన్ సంతాగృణామి తపసమదవీరాక్షజం తమస్యరథస పరాకే కిమిత్తే విష్ణోపరిచక్ష్యం భూత్వయద్వపక్షే శివిష్టో అస్మి మావర్పో అస్మదపగోహజే తద్యదన్యరూపస్సమిచే బభూత అగ్నే దాసుషే గజం వీరవంతం పరేణసం శిశీర్ణ సోమద దానో అగ్నే శి నోదా సహస్రిణో దురోణవాజ్ఞా అపావృి ప్రాశేద్యా పృథివీ బ్రహ్మణాగి సువర్ణ శుక్రమృగసో విదిద్యుతు అగ్నిర్దాద్రవిణం వీరపేషా అగ్నిర్షయ్య సహస్రాసనోతి అగ్నిర్దివి హంజమాదానాగ్నేర్ధమాని విభృతా పురుత్రా మానామర్థేరాతూభర హిరణ్యబోధం ధనోరేపాశ్వజిరణ్యం హర్తే రుక్మో నరోచతస్వధావః ఉభే సుశ్చంద్ర సర్పిషో దర్వే శ్రేణేష ఆసని ఉతో నముత్పకూర్యా ఉచ్ఛేష శమసస్పద నిషగ్వ్యస్తో దృఢాభర వాజోషదగం హరేణాయువస్వోష్యాణ ఉతవాదే సహస్రిణోరథ ఆజాదుపాదసా ప్రయాభిర్యాసిదాశ్వాగం సమర్థా నిజుద్ధర్వాజమిష్టదే దురోణే నినోరజగం సుభోదసంయుబేహని వీరమద్యమశ్వియం చ రాధ రేవతేర్నసమాదగింద్రే సంతు వివాజా క్షుమందోజాభిర్మదే మా రేవాగం యగ్రేవతస్తోతాస్యాత్వాపతో మఘోనః రేగు హరివ శ్రుతస్య ఓ